సువర్గాయ వా ఏష వై వా ఏషోకాయ లోకాయైష వై వా ఏషోకాయ ఏష లోకాయ లోకాయైష ఏష లోకాయ చీయతే చీయతే లోకాయైష ఏష లోకాయ చీయతే లోకాయ చీయతే చీయతే లోకాయ లోకాయ చీయతే యజ్ఞీయతే లోకాయ లోకాయ చీయతే చీయతే యజ్ఞీయతే చీయతే యదగ్నిరగ్నిర్యీయతే చీయతే యదగ్ని యజ్ఞరగ్నిస్తంతమగ్నిర్యజ్ఞరగ్నిస్తంయజ్ఞత్తమగ్నిరగ్నిస్తంయత్ఞయజ్ఞత్తం దయ్యన్నవయత్తం దయ్యన్న ఎన్నవయజ్ఞన్నాన్ భారోహే దన్ భారోహే అన్నయజ్ఞన్నాన్ భారోహే దన్ భారోహే స్వర్గాత్ స్వర్గాద్ భారోహే దన్ భారోహే స్వర్గాల్ లోకాల్ లోకాత్ స్వర్గాదన్ భారోహే దన్ భారోహే స్వర్గాల్ లోకాల్ అన్ భారోహే జిత్ ఆరోహే స్వర్గాల్ లోకాల్ లోకాత్ స్వర్గాల్ లోకాద్ యజమానో యజమానో లోకాత్ స్వర్గాల్ లోకాద్ యజమానః స్వర్గాద్ జిత్ సువహస్రాద్ లోకాద్యజమానోజమానోకాల్లోకాద్యజమానోయమానోకాల్లోకాద్యజమానోయమానోయమానోయత పృథివీం పృథివీయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమానోయమాన ఇమాక్రమిషం ఆక్రమిషమక్రమిషమాక్రమిషం ప్రాణ ప్రాణోక్రమిషమాక్రమిషం ప్రాణ అక్రమిషం ప్రాణ ప్రాణోక్రమిషమక్రమిషం ప్రాణో మా ప్రాణోక్రమిషమక్రమిషం ప్రాణో మా ప్రాణో మా ప్రాణ ప్రాణో మా ప్రాణ ప్రాణో మా ప్రాణ ఇది ప్రాణ మహాసేద్ధాంతరిక్షమాంతరిక్షమాంతరిక్షమాంతరిక్షమాంతరిక్షమాంతరిక్షమాంతరిక్షమాక్రమిషమక్రమిషమాక్రమిషమాక్రమిషం ఆక్రమిషమక్రమిషమాక్రమిషం ప్రజా ప్రజాక్రమిషమాక్రమిషం ప్రజా అక్రమిషం ప్రజా ప్రజాక్రమిషమక్రమిషం ప్రజామా మా ప్రజాక్రమిషమక్రమిషం ప్రజాక్రమిషమక్రమిషమాక్రమిషమాక్రమిషమాక్రమిషమాక్రమిషమాక్రమిషమాక్రమిషమాక్రమిషమాక్రమిషమాక్రమిషమాక్రమిషమాక్రమిషమాక్రమిషమాక్రమిషమాక్రమిషమాక్రమిషమాక్రమిషమాక్రమిషమాక్రమిషమాక్రమిషమాక్రమిషమాక్రమిషమాక్రమిషమాక్రమిషమాక్రమిషమాక్రమిషమాక్రమిషమాక్రమిషమాక్రమిషమాక్రమిషమాక్రమిషమాక్రమిషమాక్రమిషమాక్రమిషమాక్రమిషమాక్రమిషమాక్రమిషమాక్రమిషమాక్రమిషమాక్రమిషమాక్రమిషమాక్రమిషమాక్రమిషమాక్రమిషమాక్రమిషమాక్రమిషమాక్ర అగన్మే భీత్యగన్మాగన్మేత్యాహేత్యగన్మాగన్మేత్యాహ విద్యాహేదీత్యాహైష ఏషేదీత్యాహైష ఆహైష ఏష ఆహైష వై వా ఏష ఆహైష వై ఏష వై వా ఏష ఏష వా అగ్నేరగ్నేర్వా ఏష ఏష వా అగ్నే వా అగ్నేరగ్నేర్వై వా అగ్నేరన్ వారోహోన్ వారోహో అగ్నేర్వై వా అగ్నేరన్ వారోహ అగ్నేరన్ వారోహోన్ వారోహో అగ్నేరగ్నేరన్ వారోహస్తేన తేనాన్ వారోహో అగ్నేరగ్నేరన్ వారోహస్తేన అన్వారోహస్తేన అన్వారోహత్యేనమేనమన్వారోహతి సువర్గస్ అన్వారోహత్యేనమేనమన్వారోహతి సువర్గస్ లోక ఇమమిమల్ లోకో లోక ఇమమేవ ఇవేమల్ లోకో లోక ఇమమేవ

చిన్వానస్తిన్వానస్తిన్వానస్తిన్వానస్తిన్వానస్తిన్వానస్తిష్టభైవ తృష్టభైవ తృష్టభాంతరిక్షమంతరిక్షమేవృష్టభాంతరిక్షమేవైవాంతరిక్షమభ్యారోహత్యభ్యారోహత్యంతరిక్షమేవైవాంతరిక్షమభ్యారోహతి అంతరిక్షమభ్యారోహత్యభ్యారోహత్యంతరిక్షమంతరిక్షమభ్యారోహతి గ్రీవదగ్ఘ్రీవదగ్ఘ్రమభ్యారోహత్యంతరిక్షమంతరిక్షమభ్యారోహతి గ్రీవదగ్ఘ్రం అభ్యారోహరిగ్రీవదగ్ఘ్రీవదగ్ఘ్రీవదగ్ఘ్రీవదగ్ఘ్రీవదగ్ఘ్రీవదగ్ఘ్రీవదగ్ఘ్రీవదగ్ఘ్రీవదగ్ఘ్రీవదగ్ఘ్రీవదగ్ఘ్రీవదగ్ఘ్రీవదగ్ఘ్రీవదగ్ఘ్రీవదగ్ఘ్రీవదగ్ఘ్రీవదగ్ఘ్రీవదగ్ఘ్రీవదగ్ఘ్రీవదగ్ఘ్రీవదగ్ఘ్రీవదగ్ఘ్రీవదగ్ఘ్రీవదగ్ఘ్రీవదగ్ఘ్రీవదగ్ఘ్రీవదగ్ఘ్రీవదగ్ఘ్రీవదగ్ఘ్రీవదగ్ఘ్రీవదగ్ఘ

విద్యుధ్యేత విద్యుధ్యేతాథోసో అధ్యేత విద్యుధ్యేతాథో అధ్యేతాథో అథో అధ్యేతేతాథో కల్వథో అధ్యేతేతాథో ఖలు అథో ఖలు కల్వథో అథో కల్వారాహు కల్వథో అథో కల్వాహు అథో ఇత్యథో కల్వాహురాహు కల్వాహుర ప్రజస్యమ ప్రజస్యమాహు ఖలు కల్వాహుర ప్రజస్యం ఆవర ప్రజస్యమ ప్రజస్యమాహురాహుర ప్రజస్యం తద ప్రజస్యమాహురాహుర ప్రజస్యం తద అప్రజస్యంత కద ప్రజస్యమ ప్రజస్యంత కద ప్రజస్యమ ప్రజస్యంత అప్రజస్యమిత ప్రాజస్యం సద్యేయాద్ేయాన్నయత్తేయాన్నయ్యన్నోేయాద్ేయాన్నోేయాద్ేయాద్ేయాద్ేయాద్ేయాద్ేయాద్ేయాద్ేయాద్ ఉపదధాచ్యుపదధాదిజమానస్యైమానస్యైవైమానస్యైవైమానస్యేత ఇదమానస్యేతోపదస్మాదుపేయాద్ ఉభయ్యాదియాదుపోపేయాత్రేతసోరేతస ఇయాదుపోపేయాత్రేతసః శ్రీనివాపవావత్రీణిత్రీణివావరేతాగుంసిరేతాగుంసివావత్రీణిత్రీణివావరేతాగుంసి పితా పితారేతాగుంసివావవావరేతాగుంసి పితా రేతాగుంసి పితా పితారేతాగుంసిరేతాగుంసి పితా పుత్రః పుత్రః పితా పితా పుత్రః పౌత్రః పౌత్రః పితా పితా పుత్రః పౌత్రః పౌత్రః పౌత్రః పుత్రః పుత్రః పౌత్రోయజ్ఞః పౌత్రః పౌత్రోయజ్ఞే ఉపదధ్యాద్రేతోరేతోపదధ్యాద్రేతోరేతోపదధ్యాద్రేతోరేతోపదధ్యాద్రేతోరేతోపదధ్యాద్రేతోరేతోపదధ్యాద్రేతోరేతోపదధ్యాద్రేతోరేతోపదధ్యాద్రేతోరేతోపదధ్యాద్రేతోరేతోపదధ్యాద్రేతోరేతోపదధ్యాద్రేతోరేతోపదధ్యాద్రేతోరేతోపదధ్యాద్రేతోరేతోపదధ్యాద్రేతోరేతోపదధ్యాద్రేతోరేతోపదధ్యాద్రేతోరేతోపదధ్యాద్రేతోరేతోపదధ్యాద్రేతోరేతోపదధ్యాద్రేతోరేతోపదధ్యాద్రేతోరేతోపదధ్యాద్రేతోరేతోపదధ్యాద్రేతోరేతోపదధ్యా ప్రథమా వామ ప్రథమా ప్రథమా వామ ప్రథమా ప్రథమా వామ ప్రథమా ప్రథమా ప్రాణానామిష్ట ఇష్ట ప్రాణానామథో అథో ప్రాణానామిష్ట అథో ఇత్యథో ప్రాణానామిష్ట ఇష్ట ప్రాణానాం ప్రాణానామిష్టో యజ్ఞో యజ్ఞ ఇష్ట ప్రాణానాం ప్రాణానామిష్టో యజ్ఞ ప్రాణానామితి ప్రాణానాం ఇష్టో యజ్ఞో యజ్ఞ ఇష్ట ఇష్టో యజ్ఞో భృగభృగభర్యజ్ఞ ఇష్ట ఇష్టో యజ్ఞో భృగభి యజ్ఞో భృగభృగభర్యజ్ఞో యజ్ఞో భృగభిరాశేర్దా భృగభిర్యజ్ఞో యజ్ఞో భృగభిరాశేర్దా భృగభిరాశేర్దా భృగభిర్భృగభిరాశేర్దా వసుభిర్వసుభిరాశేర్దా భృగభిర్భృగభిరాశేర్దా వసుభి భృగభిరితి భృగోభి ఆశేర్దా వసుభిర్వసుభిరాశేర్దా ఆశేర్దా వసుభిస్తస్య వసుభిరాశేర్దా ఆశేర్దా వసుభిస్తస్య ఆశేర్దా ఇత్యాశేర్దా వసుభిస్తస్య తస్య వసుభిర్వసుభిస్తస్య దేదేకస్య వసుభిర్వసుభిస్తస్య దే వసుభిరితి వసుభిః ేదస్ద్రవిణే ద్రవిణేహ వక్షీయక్షీయేహ ద్రవిణా ద్రవిణేహ వక్షీయ మాధరిష్వాచ్ఛిద్రాచ్ఛిద్రామాధరిష్వాచ్ఛిద్రాపదాపదాచ్ఛిద్రామాధరిష్వాచ్ఛిద్రాపదా విశ్వవిద్ధి బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస్పతిర్బృహస వైవా ఏతదేవ్వా అగ్నేరగ్నేర్వా ఏతదేవ్వా అగ్నే అగ్నేరగ్నేర్వైవా అగ్నేరుక్తముక్తమగ్నేర్వైవా అగ్నేరుక్తం అగ్నేరుక్తముక్తమగ్నేరగ్నేరుక్తం తేన తేనోక్తమగ్నేరగ్నేరుక్తం తేన ఉక్తం తేన తేనోక్తముక్తం తేనైవైవ తేనోక్తముక్తం తేనైవ తేనైవైవ తేన తేనైవైనమేనమేవ తేన తేనైవైనం ఏవైనమేనమేవైవైనమన్వన్వేనమేవైవైనమను ఏనమన్వన్వేనమేనమనుషగుంసతి శగుంసత్యన్వేనమేనమనుషగుంసతి అనుషగుంసతి శగుంసత్యన్మనుషగుంసతి శగుంసతీతి శగుంసతి సూయతే వై వై సూయతే సూయతే వా ఏష వై సూయతే సూయతే వా ఏష నిర్గర్భంగర్భం నిర్హణ్యాధన్యాన్నిర్గర్భంగర్భం నిర్హణ్యాధన్యాన్నిర్నిర్హణ్యాక్షరుద్యామ దోషరుద్యామోహన్యాన్నిర్నిర్హణ్యాక్షరుద్యామం

తదుపోమత్తదుపధత్తేదత్తౌపధత్తదుపధత్తేపధత్తేదత్తౌపధత్తేతస్మాత్ తస్మాద్ధత్తౌపధత్తేతస్మాత్

వర్షాభిపుచ్చం పుచ్చం వర్షాభిర్వర్షాభిపుచ్చకం శరదా శరదా పుచ్చం వర్షాభిర్వర్షాభిపుచ్చకం శరదా పుచ్చకం శరదా శరదా పుచ్చం పుచ్చకం శరదోత్తరముత్తరకం శరదా పుచ్చం పుచ్చకం శరదోత్తరం శరదోత్తరముత్తరకం శరదా శరదోత్తరం వక్షం వక్షముత్తరకం శరదా శరదోత్తరం వక్షం ఉత్తరం వక్షం వక్షముత్తరముత్తరం వక్షకం హేమంతేన హేమంతేన వక్షముత్తరముత్తరం వక్షకం హేమంతేన ఉత్తరమిత్యుత్తరం హేమంతేన వక్షం వక్షకం హేమంతేన మధ్యం మధ్యకం హేమంతేన వక్షం వక్షకం హేమంతేన మధ్యం హేమంతేన మధ్యం మధ్యకం హేమంతేన హేమంతేన మధ్యం బ్రహ్మణా బ్రహ్మణా మధ్యకం హేమంతేన హేమంతేన మధ్యం బ్రహ్మణా మధ్యం బ్రహ్మణా బ్రహ్మణా మధ్యం మధ్యం బ్రహ్మణా వై వై బ్రహ్మణా మధ్యం మధ్యం బ్రహ్మణా వై బ్రహ్మణా వై వై బ్రహ్మణా బ్రహ్మణా వాస్యాస్య వై బ్రహ్మణా బ్రహ్మణా వాస్య వాస్యాస్య వై వాస్య తత్తరస్య వై వాస్య తత్ అస్య తత్తరస్యాస్య తత్పూర్వార్ధం పూర్వార్ధం తదస్యాస్య తత్పూర్వార్ధం తత్పూర్వార్ధం పూర్వార్ధం దత్తపూర్వార్ధమ జనత జనత పూర్వార్ధం దత్తపూర్వార్ధమ జనత పూర్వార్ధమ జనత జనత పూర్వార్ధం పూర్వార్ధమ జనత క్షత్రేణ క్షత్రేణ జనత పూర్వార్ధం పూర్వార్ధమ జనత క్షత్రేణ పూర్వార్ధమితి పూర్వా అర్ధం అజనత క్షత్రేణ క్షత్రేణ జనత జనత క్షత్రేణ దక్షిణం దక్షిణం క్షత్రేణ జనత జనత క్షత్రేణ దక్షిణం క్షత్రేణ దక్షిణం దక్షిణం క్షత్రేణ క్షత్రేణ దక్షిణం వక్షం వక్షం దక్షిణం క్షత్రేణ క్షత్రేణ దక్షిణం వక్షం దక్షిణం వక్షం వక్షం దక్షిణం దక్షిణం వక్షం పశుభిః పశుభిః పక్షం దక్షిణం దక్షిణం వక్షం పశుభిః పక్షం పశుభిః పశుభిః పక్షం వక్షం పశుభిః పుచ్చం పుచ్చం పశుభిః పక్షం వక్షం పశుభిః పుచ్చం పశుభిఃపుచ్చం పుచ్చం పశుభిః పశుభిః పుచ్చం విశా విశా పుచ్చం పశుభిః పశుభిః పుచ్చం విశా పశుభిరితి పశుభిః పుచ్చం విశా దిశా పుచ్చం పుచ్చం దిశోత్తరముత్తరం దిశా పుచ్చం పుచ్చం విశోత్తరం విశోత్తరముత్తరం దిశా విశోత్తరం వక్షం వక్షముత్తరం దిశా విశోత్తరం వక్షం ఉత్తరం వక్షం వక్షముత్తరముత్తరం వక్షమాశయాశయా వక్షముత్తరముత్తరం వక్షమాశయా ఉత్తరమిత్యుత్తరం వక్షమాశయాశయా వక్షం వక్షమాశయా మధ్యం మధ్యమాశయా వక్షం వక్షమాశయా మధ్యం ఆశయా మధ్యం మధ్యమాశయాశయా మధ్యం యో యో మధ్యమాశయాశయా మధ్యం య మధ్యం యో యో మధ్యం మధ్యం య ఏమేవం యో మధ్యం మధ్యం య ఏం య ఏమేవం యోయ ఏం విద్వాన్ విద్వాన్ యోయ ఏం విద్వాన్ ఏం విద్వాన్ విద్వాన్ విద్వానగ్నిమగ్నిం విద్వాన్ విద్వానగ్నిం విద్వానగ్నిమగ్నిం విద్వాన్ విద్వానగ్నిం చిలతే చిలతేగ్నిం విద్వాన్ విద్వానగ్నిం చిలతే అగ్నిం చిలతే చిలతేగ్నిమగ్నిం చిలతరతుభిరతిభిశ్చిలతేగ్నిమగ్నిం చిలతరతుభిశ్చిలతరతుభిరతుభిశ్చిలతే చిలతరతుభిరేవైవర్తుభిశ్చిలతే చిలతరతుభిరేవ రతుభిరేవైవర్తుభిరతుభిరేవైనమేనమేవర్తుభిరతుభిరేవైనం రతుభిరిచ్యుతోభిః ఏమైనమేనమేవైనం చినుతే చినుత ఏనమేవైనం చినుతే ఏనం చినుతే చినుత ఏనమేనం చినుతేథో అథో చినుత ఏనమేనం చినుతేథో చినుతేథో అథో చినుతే చినుతేథో ఏతదేతదథో చినుతే చినుతేథో ఏతద్ అథో ఏతదేతదథో అథో ఏతదేవైవైతదథో అథో ఏతదేవ అథో ఇత్యథో ఏతదేవైవైతదేతదేవ సర్వకో సర్వమేవైతదేతదేవ సర్వం సర్వమేవైవర్వమవావసర్వమేవైవర్వమవసర్వమవసర్వగోసర్వమవరుంధే శృణ్వంతి శృణ్వంతి రుంధే వావరుంధే శృణ్వంతి రుంధే శృణ్వంతి శృణ్వంతి రుంధే రుంధే శృణ్వంతేన మేనకో శృణ్వంతి రుంధే రుంధే శృణ్వంతేన శృణ్వంతేన మేనకో శృణ్వంతి శృణ్వంతేన అగ్నిమగ్నిమేనకో శృణ్వంతి శృణ్వంతేన అగ్నిం ఏనమగ్నిమగ్నిమేనమేనమగ్నిం చిఖ్యానం చిఖ్యానమగ్నిమేనమేనమగ్నిం చిఖ్యానం అగ్నిమగ్నిమేనమేనమగ్నిం చిఖ్యానం అగ్నిమగ్నిమగ్నిం చిఖ్యానమత్యక్తి చిఖ్యానం చిఖ్యానమత్యం నమన్ నమత్యక్తి చిఖ్యానం చిఖ్యానమత్యం నమ అత్యం నమన్ నమత్యక్తి నగోరోచ దేరోజతే నమత్యక్తి నగోరోచతే నమన్ నగోరోచ దేరోజతే నమన్ నగోరోచత ఇయమయమోరోచతే నమన్ నగోరోచత ఇయమ్ రోచత ఇయమయో రోచతే రోచత ఇయమ్ వావేయో రోచతే రోచత ఇయమ్ వావ ఇయమ్ వావేయమిజం వావ ప్రథమా ప్రథమా వావేయమిజం వావ ప్రథమా వావ ప్రథమా ప్రథమా వావ ప్రథమా చిదశ్చిత ప్రథమా వావ ప్రథమా చితి ప్రథమా చిదశ్చిత ప్రథమా ప్రథమా చిదరోషధయ రోషధయశ్చిత ప్రథమా ప్రథమా చిదరోషధయ చిదరోషధయోషధయశ్చిదశ్చిదరోషధయోవనస్పతయోవనస్పతయోషధయశ్చిదశ్చిదరోషధయోవనస్పతయోషధయోవనస్పతయోషధయోవనస్పతయ పురీషం పురీషం వనస్పతయ ఔషధయోషధయోవనస్పతయ పురీషం వనస్పతయ పురీషం పురీషం వనస్పతయోవనస్పతయ పురీషమంతరిక్షమంతరిక్షం పురీషం వనస్పతయోవనస్పతయ పురీషమంతరిక్షం పురీషమంతరిక్షమంతరిక్షం పురీషం పురీషమంతరిక్షం ద్వితీయా ద్వితీయాంతరిక్షం పురీషం పురీషమంతరిక్షం ద్వితీయా అంతరిక్షం ద్వితీయా ద్వితీయాంతరిక్షమంతరిక్షం ద్వితీయావయాగుంసి వయాగుంసి ద్వితీయాంతరిక్షమంతరిక్షం ద్వితీయావయాగుంసి ద్వితీయావయాగుంసి వయాగుంసి ద్వితీయా ద్వితీయావయాగుంసి పురీషం పురీషం వయాగుంసి ద్వితీయా ద్వితీయావయాగుంసి పురీషం వయాగుంసి పురీషం పురీషం వయాగుంసి వయాగుంసి పురీషమసావసౌ పురీషం వయాగుంసి వయాగుంసి పురీషమసౌ పురీషమసావసౌ పురీషం పురీషమసౌ తృతీయా తృతీయాసౌ పురీషం పురీషమసౌ తృతీయా అసౌ తృతీయా తృతీయాసావసౌ తృతీయా నక్షత్రాణి నక్షత్రాణి తృతీయాసావసౌ తృతీయా నక్షత్రాణి తృతీయా నక్షత్రాణి నక్షత్రాణి తృతీయా తృతీయా నక్షత్రాణి పురీషం పురీషం నక్షత్రాణి తృతీయా తృతీయా నక్షత్రాణి పురీషం నక్షత్రాణి పురీషం పురీషం నక్షత్రాణి నక్షత్రాణి పురీషం యజ్ఞ యజ్ఞ పురీషం నక్షత్రాణి నక్షత్రాణి పురీషం యజ్ఞ పురీషం యజ్ఞ యజ్ఞ పురీషం పురీషం యజ్ఞశ్చతుర్థీ చతుర్థీ యజ్ఞ పురీషం పురీషం యజ్ఞశ్చతుర్థీ యజ్ఞశ్చతుర్థీ చతుర్థీ యజ్ఞ యజ్ఞశ్చతుర్థీ దక్షిణ దక్షిణా చతుర్థీ యజ్ఞ యజ్ఞశ్చతుర్థీ దక్షిణ చతుర్థీ దక్షిణ దక్షిణా చతుర్థీ చతుర్థీ దక్షిణ పురీషం పురీషం దక్షిణా చతుర్థీ చతుర్థీ దక్షిణ పురీషం దక్షిణాపురేషం పురేషం దక్షిణ దక్షిణాపురేషం యజమానో యజమాన పురేషం దక్షిణ దక్షిణాపురేషం యజమాన పురేషం యజమానో యజమాన పురేషం పురేషం యజమాన పంచమీ పంచమీ యజమాన పురేషం పురేషం యజమాన పంచమీ యజమాన పంచమీ పంచమీ యజమానో యజమాన పంచమీ ప్రజా ప్రజా పంచమీ యజమానో యజమాన పంచమీ ప్రజా పంచమే ప్రజా ప్రజా పంచమే పంచమే ప్రజాపురేషం పురేషం ప్రజాపంచమే పంచమే ప్రజాపురేషం ప్రజాపురేషం పురేషం ప్రజా ప్రజాపురేషం యజ్జత్పురేషం ప్రజా ప్రజాపురేషం ప్రజాపురేషం యజ్జత్పురేషం పురేషం యత్రిశిలేఖం త్రిశిలేఖం యత్పురేషం పురేషం యత్రిశిలేఖం యత్రిశిలేఖం త్రిశిలేఖం యజ్జత్రిశిలేఖం చింభేత చింభేత త్రిశిలేఖం యజ్జత్రిశిలేఖం చింభేత త్రిశిలేఖం వేదజం వేద త్రిశిలేఖం త్రిశిలేఖం వేదయజ్ఞం యజ్ఞం చిన్ వేద త్రిశిలేఖం త్రిశిలేఖం వేదయజ్ఞం త్రిశిలేఖమిత్రేత్రిలేఖం యజ్ఞం చిన్ వేదజం వేదయజ్ఞం దక్షిణాం దక్షిణాం యజ్ఞం చిన్ వేదజం వేదయజ్ఞం దక్షిణాం యజ్ఞం దక్షిణాం దక్షిణాం యజ్ఞం యజ్ఞం దక్షిణామాత్మానమాత్మానం దక్షిణాం యజ్ఞం యజ్ఞం దక్షిణామాత్మానం దక్షిణామాత్మానమాత్మానం దక్షిణాం దక్షిణామాత్మానం ప్రజాం ప్రజామాత్మానం దక్షిణాం దక్షిణామాత్మానం ప్రజాం ఆత్మానం ప్రజాం ప్రజామాత్మానమాత్మానం ప్రజామంతరంతః ప్రజామాత్మానమాత్మానం ప్రజామంతః ప్రజామంతరంతః ప్రజాం ప్రజామంతరియాదియాదంతః ప్రజాం ప్రజామంతరియాద్ ప్రజామిది ప్రజాం అంతర్యాదియాదంతరంతర్యాత్మస్మాత్మస్మాదియాదంతరంతర్యాత్మస్మాద్ యాత్మస్మాత్మస్మాదియాదియాత్మస్మాత్ పంచవివేక పంచవివేకస్తస్మాదియాదియాత్మస్మాత్ పంచవివేక తస్మాత్ పంచవివేక పంచవివేకస్తస్మాత్మస్మాత్ పంచవివేకశ్చేదవ్యశ్చేదవ్య పంచవివేకస్తస్మాత్మస్మాత్ పంచవివేకశ్చేదవ్య పంచవివేకశ్చేదవ్యశ్చేదవ్య పంచవివేక పంచవివేకశ్చేదవ్య ఏతదేతచ్చేదవ్య పంచవివేక పంచవివేకశ్చేదవ్య ఏతద్ పంచవివేక ఇది పంచేదవ్య ఏతదేతచ్చేదవ్యశ్చేదవ్య ఏతదేవైవైతచ్చేదవ్యశ్చేదవ్య ఏతదేవ ఏతదేవైవైతదేతదేవ సర్వగో సర్వమేవైతదేతదేవ సర్వం ఏ సర్వమేవ సర్వగ్ స్పృణోతి స్పృణోతి సర్వమేవ సర్వగ్ స్పృణోతి సర్వగ్రస్పృణోతి స్పృణోతి సర్వగో సర్వగ్రస్పృణోతి యత్స్పృణోతి సర్వగో సర్వగ్రస్పృణోతి యత్ స్పృణోతి యత్స్పృణోతి స్పృణోతి యత్స్రస్తిస్రో యత్స్పృణోతి స్పృణోతి యత్స్ర ్రిశ్చిత్రిశ్చిత్రిశ్చిత్రిశ్చిత్రిశ్చిత్రిశ్చిత్రిశ్చిత్రిశ్చిత్రిశ్చిత్రిశ్చిత్రిశ్చిత్రిశ్చిత్రిశ్చిత్రిశ్చిత్రిశ్చిత్రిశ్చిత్రిశ్చిత్రిశ్చిత్రిశ్చిత్రిశ్చిత్రిశ్చిత్రిశ్చిత్రిశ్చిత్రిశ్చిత్రిశ్చిత్రిశ్చిత్రిశ్చిత్రిశ్చిత్రిశ్చిత్రిశ్చిత్రిశ్చిత్రిశ్చిత్రిశ్చిత్రిశ్చిత్రిశ్చిత్రిశ్చిత్రిశ్చిత్రిశ్చిత్రిశ్చిత్రిశ్చిత్రిశ్చిత్రిశ్చిత్రిశ

షట్పురీషాణి షట్పురీషాణి పురీషాణి షట్షట్పురీషాణి ద్వాదశ ద్వాదశ పురీషాణి షట్షట్పురీషాణి ద్వాదశ పురీషాణి ద్వాదశ ద్వాదశ పురీషాణి పురీషాణి ద్వాదశకోసం ద్వాదశ పురీషాణి పురీషాణి ద్వాదశతం ద్వాదశకోసం ద్వాదశ ద్వాదశ సంపద్యందే పద్యందే సంద్వాదశ ద్వాదశ సంపద్యందే సంపద్యందే పద్యందే సగుణ సంపద్యందే ద్వాదశ ద్వాదశ పద్యందే సగుణ సంపద్యందే ద్వాదశ పద్యందే ద్వాదశ ద్వాదశ పద్యందే పద్యందే ద్వాదశ మాసా మాసా ద్వాదశ పద్యందే పద్యందే ద్వాదశ మాసా ద్వాదశ మాసా మాసా ద్వాదశ ద్వాదశ మాసా సంవత్సర సంవత్సరో మాసా ద్వాదశ ద్వాదశ మాసా సంవత్సర మాసా సంవత్సర సంవత్సరో మాసా మాసా సంవత్సర సంవత్సరే సంవత్సరే సంవత్సరో మాసా మాసా సంవత్సర సంవత్సరే సంవత్సరే సంవత్సర సంవత్సర సంవత్సర ఏవైవ సంవత్సరే సంవత్సర సంవత్సర సంవత్సర ఏవ సంవత్సర ఇది సంవత్సర సంవత్సర ఏవైవ సంవత్సరే సంవత్సర ఏవ ప్రతి ప్రత్యేవ సంవత్సరే సంవత్సర ఏవ ప్రతి సంవత్సర ఇది సంవత్సరే ఏవ ప్రతి ప్రత్యేవైవ ప్రతిష్టతి తిష్టతి ప్రత్యేవైవ ప్రతిష్టతి ప్రతిష్టతి తిష్టతి ప్రతి ప్రతిష్టతి తిష్టతీతి తిష్టతి రోహితో ధూమ్ర రోహితో ధూమ్ర రోహితో రోహితో రోహితో ధూమ్ర రోహిత కర్కంధ రోహిత కర్కంధ రోహితో ధూమ్ర రోహితో రోహితో రోహితో ధూమ్ర రోహిత కర్కంధ రోహిత ధూమ్ర రోహిత కర్కంధ రోహిత కర్కంధ రోహితో ధూమ్ర రోహితో ధూమ్ర రోహిత కర్కంధ రోహితస్తే కర్కంధ రోహితో ధూమ్ర రోహితో ధూమ్ర రోహిత కర్కంధ రోహితస్తే ధూమ్ర రోహిత ఇది ధూమ్ర రోహిత కర్కంధరోహితే కర్కంధరోహిత కర్కంధరోహితే ప్రజాపత్యాస్తే కర్కంధరోహిత కర్కంధరోహితే ప్రజాపత్యా కర్కంధరోహిత ఇది కర్కంధో రోహిత ఏ ప్రజాపత్యా ప్రజాపత్యాస్తే ప్రజాపత్యా బభ్రు ప్రజాపత్యాస్తే ప్రజాపత్యా బభ్రు ప్రజాపత్యా బభ్రుర్బభ్ర ప్రజాపత్యా ప్రజాపత్యా బభ్రురణవభ్రురణవభ్రుర్బభ్ర ప్రజాపత్యా ప్రజాపత్యా బభ్రురణవభ్రు ప్రజాపత్యా ప్రజాపత్యా లోహితోర్మీ లోహిత ఊర్ణీ అన్యదశ్యతిరంధ్రిరంధ్రిరంధ్ర పృష్ట ప్రియోనుకులాస్త్రయస్త్రయోనుకులాస్త్రయోనుకులాస్త్రయోనుకులాస్త్రయోనుకులాస్త్రయోనుకులాస్త్రయోనుకులాస్త్రయోనుకులాస్త్రయోనుకులాస్త్రయోనుకులాస్త్రయోనుకులాస్త్రయోనుకులాస్త్రయోనుకులాస్త్రయోనుకులాస్త్రయోనుకులాస్త్రయోనుకులాస్త్రయోనుకులాస్త్రయోనుకులాస్త్రయోనుకులాస్త్రయోనుకులాస్త్రయోనుకులాస్త్రయోనుకులాస్త్రయోనుకులాస్త్రయోనుకులాస్త్రయోనుకులాస్త్రయోనుకులాస్త్రయోనుకులాస్త్రయోనుకులాస్త్రయోనుకులాస్త్రయోనుకులాస్త్రయోనుకులాస

ఐంద్రావైష్ణవ గౌరవరామ గౌరవరామ ఐంద్రావైష్ణవ ఐంద్రావైష్ణవ గౌరవరామ స్తోభరాస్తోభర గౌరవరామ ఐంద్రావైష్ణవ ఐంద్రావైష్ణవ గౌరవరామ స్తోభర ఐంద్రావైష్ణవాంద్రావైష్ణవ గౌరవరామాస్తోభరాస్తోభర గౌరవరామ గౌరవరామాస్తోభర గౌరవరామా ఇది గౌరవరామః ఇంద్రాయరాజ్ఞేరాజ్ఞేంద్రాయరాజ్ఞేత్రయస్య యోగాజ్ఞేంద్రాయరాజ్ఞేత్రయస్య పృష్ఠాశ్రుని పృష్ఠాస్త్రయోగాజ్ఞేరాజ్ఞేత్రయస్య పృష్ఠాశ్రుని పృష్ఠాస్త్రయస్త్రయస్య పృష్ఠాయింద్రాయేంద్రాయ ఇంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్రాయేంద్ శిదిగగుదస్త్రయస్త్రయశిదిగగుద ఇంద్రాయేంద్రాయ శిదిగగుదస్త్రయస్త్రయశిదిగగుద ఇంద్రాయ శిదిగగుద ఇంద్రాయేంద్రాయ శిదిగగుద శిదిగగుద ఇంద్రాయ స్వరాజ్ఞేంద్రాయ శిదిగగుద శిదిగగుద ఇంద్రాయ స్వరాజ్ఞే ఇంద్రాన్యేత్రయ ఇంద్రాన్యా ఇంద్రాన్యేత్రయ కృష్ణేత ఆదిత్యా మేష్య ఆదిత్యా పృథివ్యా ఆద్యా వా పృథివ్యా మారంగా స్వరాజ్ఞ స్వరాజ్ఞ వారుణీ వారుణీ కృష్ణే వశే వశే కృష్ణే వారుణీ వారుణీ కృష్ణే వశే వశే వారుణీ ఇది వారుణీ కృష్ణే వశే వశే కృష్ణే కృష్ణే వశే అరాజ్యావరాజ్యో వశే కృష్ణే కృష్ణే వశే అరాజ్యో కృష్ణే ఇది కృష్ణే వశే అరాజ్యావరాజ్యో వశే వశే అరాజ్యో దివ్యో దివ్యావరాజ్యో వశే వశే అరాజ్యో దివ్యో వశే ఇది వశే అరాజ్యో దివ్యో దివ్యావరాజ్యావరాజ్యో దివ్యావృషభావృషభో దివ్యావరాజ్యావరాజ్యో దివ్యావృషభో దివ్యావృషభావృషభో దివ్యో దివ్యావృషభౌ పరిమరౌ పరిమరావృషభౌ దివ్యో దివ్యావృషభౌ పరిమరౌ వృషభౌ పరిమరౌ పరిమరావృషభావృషభౌ పరిమరౌ పరిమరావితి పరిమరౌ ఏకాదశ ప్రాత ప్రాతరేకాదశైకాదశ ప్రాతగవ్యా ప్రాతరేకాదశైకాదశ ప్రాతర్గవ్యాతర్గవ్యా గవ్యా ప్రాత ప్రాతర్గవ్యా పశవ పశవో గవ్యా ప్రాత ప్రాతర్గవ్యా పశవ గవ్యా పశవ పశవో గవ్యా గవ్యా పశవ ఆ పశవో గవ్యా గవ్యా పశవ ఆ పశవ ఆ పశవ పశవ ఆలభ్యంతే అలభ్యంత ఆ పశవ పశవ ఆలభ్యంతే ఆలభ్యంతే అలభ్యంత ఆలభ్యంతే సకలశకలోలభ్యంత ఆలభ్యంతే సకల అలభ్యంతే సకలశకలోలభ్యంతే అలభ్యంతే సకల కల్మాష కల్మాషకలోలభ్యంతే లభ్యంతే సకల కల్మాష సకల కల్మాష కల్మాషకల సకల కల్మాషక్తికి దేవిత్తికి దేవి కల్మాషకల సకల కల్మాషక్తికి దేవి కల్మాషక్తికి దేవిత్తికి దేవి కల్మాష కల్మాషక్తికి దేవిర్వి దేగయో విదేగయస్తికి దేవి కల్మాష కల్మాషక్తికి దేవిర్వి దేగయ దేవిర్వి దేగయో విదేగయస్తికి దేవిత్తికి దేవిర్వి దేగయస్తే దేవి దేగయస్తికి దేవిత్తికి దేవిర్వి దేగయస్తే విదీగయస్తే దేవి దీగయో విదీగయస్తే త్రాష్ట్రా త్రాష్ట్రాస్తే విదీగయో విదీగయస్తే త్రాష్ట్రాష్ట్రా త్రాష్ట్రాస్తే దే త్రాష్ట్రా శౌరీ శౌరీ త్రాష్ట్రాస్తే దే త్రాష్ట్రా శౌరీ రాష్ట్రా శౌరీ శౌరీ త్రాష్ట్రా త్రాష్ట్రా శౌరీర్నవ శౌరీ త్రాష్ట్రా త్రాష్ట్రా శౌరీర్నవ శౌరీర్నవ నవ శౌరీ శౌరీర్నవ శ్వేత శ్వేతనవ శౌరీ శౌరీర్నవ శ్వేత నవ శ్వేత శ్వేతనవ నవ శ్వేత వశ వశ శ్వేతనవ నవ శ్వేత వశ శ్వేత వశ వశ శ్వేత శ్వేత వశ అనుబంధ అనుబంధ వశ శ్వేత శ్వేత వశ అనుబంధ వశ అనుబంధ అనుబంధ వశ వశ అనుబంధ భవంతి భవంత్యనుబంధ వశ వశ అనుబంధ భవంతి అనుబంధ్యనోబంధ అనుబంధ్యాజ్ఞేయ ఆజ్ఞేయోబంధ అనుబంధ్యాజ్ఞేయ అనుబంధ్యాజ్ఞేయ ఆజ్ఞేయోబంధ్యాజ్ఞేయ ఐంద్రాజ్ఞ ఐంద్రాజ్ఞ ఆజ్ఞేయోబంధ్యాజ్ఞేయ ఐంద్రాజ్ఞ ఆజ్ఞేయ ఐంద్రాజ్ఞ ఐంద్రాజ్ఞ ఆజ్ఞేయ ఆజ్ఞేయ ఐంద్రాజ్ఞ ఆశ్విన ఆశ్విన ఐంద్రాజ్ఞ ఆజ్ఞేయ ఆజ్ఞేయ ఐంద్రాజ్ఞ ఆశ్విన ఐంద్రాజ్ఞ ఆశ్విన ఆశ్విన ఐంద్రాజ్ఞ ఐంద్రాజ్ఞ ఆశ్వినస్తేత ఆశ్విన ఐంద్రాజ్ఞ ఐంద్రాజ్ఞ ఆశ్వినస్తే ఐంద్రాజ్ఞ ఇత్యేంద్ర అగ్న ఆశ్వినస్తేత ఆశ్విన ఆశ్వినస్తే విశాల యూపే విశాల యూపేత ఆశ్విన ఆశ్వినస్తే విశాల యూపే తే విశాల యూపే విశాల యూపే తే విశాల యూప ఆ విశాల యూపే తే విశాల యూప ఆ విశాల యూప ఆ విశాల యూపే విశాల యూప ఆలభ్యంతే లభ్యంత ఆ విశాల యూపే విశాల యూప ఆలభ్యంతే విశాల యూప ఇది విశాల యూపే ఆలభ్యంతే లభ్యంత ఆలభ్యంతే లభ్యంత ఇది లభ్యంతే ప్రిశంగాస్త్రయస్త్రయ ప్రిశంగా ప్రిశంగాస్త్రయో వా సంతా వా సంతాస్త్రయ ప్రిశంగా ప్రిశంగాస్త్రయో వా సంతా త్రయో వా సంతా వా సంతాస్త్రయస్త్రయో వా సంతాస్తారంగా సారంగా వా సంతాస్త్రయస్త్రయో వా సంతాస్తారంగా సంతాస్తారంగా సారంగా వా సంతా వా సంతాస్తారంగాస్త్రయస్త్రయ సారంగా వా సంతా వా సంతాస్తారంగాస్త్రయ సారంగాస్త్రయస్త్రయ సారంగా సారంగాస్త్రయోగ్రైష్ణాగ్రైష్ణాస్త్రయ సారంగా సారంగాస్త్రయోగ్రైష్ణాగ్రైష్ణాస్త్రయస్త్రయోగ్రైష్ణాప్రశంత ప్రశంతోగ్రైష్ణాస్త్రయస్త్రయోగ్రైష్ణాప్రశంత గ్రైష్ణాప్రశంతప్రశంతోగ్రైష్ణాగ్రైష్ణాప్రశంతత్రయ ప్రశంతోగ్రైష్ణాగ్రైష్ణాప్రశంతత్రయ ప్రశంతస్త్రయస్త్రయ ప్రశంత ప్రశంతత్రయో వార్షిక వార్షికాస్త్రయ ప్రశంత ప్రశంతత్రయో వార్షికా ఇది పంచమకాండే షష్ఠ ప్రశ్న సమాప్తః.